अथ पञ्चमकाण्डे चतुर्थ प्रश्नस्य घनपाठः आरम्भः। आत्मन्धत्ते धत्त आत्मन्नात्मन्धत्ते थो अथो धत्त आत्मन्नात्मन्धत्ते పదధాతి యజ్ఞమేవ పదధాతి యజ్ఞమేవ యజమానోజమానస్తాభిర్యజమానో వాయమానస్తాభిస్తాభిర్యజమానో వాయమానో వరుంధే రుంధే వయజమానో యజమానో వరుంధే వరుంధే రుంధే వా వరుంధే త్రయస్త్రిమూషతం త్రయస్త్రిమూషతమో రుంధే వా వరుంధే త్రయస్త్రిమూషతం రుంధే త్రయస్త్రిమూషతం త్రయస్త్రిమూషతమో రుంధే రుంధే త్రయస్త్రిగుంషద్వై వై త్రయస్త్రిగుంషద్వై దేవత త్రయస్త్రిగుంషద్వై దేవత అగ్నిరగ్నిర్వా ఏతాభిరేతాభిర్వా అగ్నిరగ్నిర్వైవ అగ్నిశ్చితశ్చితో అగ్నిర్వైవ అగ్నిశ్చితః అగ్నిశ్చితశ్చితో అగ్నిరగ్నిశ్చితో జ్వలతి జ్వలతి చితో అగ్నిరగ్నిశ్చితో జ్వలతి జ్వలతి జ్వలతి చితో జ్వలతి తాభిస్తాభిర్జ్వలతి చితశ్చితో జ్వలతి తాభిః జ్వలతి తాభిస్తాభిర్జ్వలతి జ్వలతి తాభిరేవైవ తాభిర్జ్వలతి జ్వలతి తాభిరేవ తాభిరేవైవతాభిస్తాభిరేవైనమేనమేవతాభిస్తాభిరేవైనం ఉభయోరుభయోరింధ ఇంధ ఉభయోరస్మా అస్మా ఉభయోరింధ ఇంధ ఉభయోరస్మై సువర్గస్ లోకస్ అనుఖ్యాత్యా అనుఖ్యాత్యై లోకస్ సువర్గస్ సువర్గస్ లోకస్ నక్షత్రాణ్యా వర్తంతే వర్తంత ఆ నక్షత్రా ఇంద్రియాణి నక్షత్రాణ్యావర్తంతే ఆవర్తంతే వర్తంత ఆవర్తంతే ఇది వర్తంతే తవ్యా ఉపోపా ఆర్తవ్యా తవ్యా ఉపదధాతి ఆర్తవ్యా తవ్యా ఉపదధాతి ఉపదధాతి దధాత్యుపోపదధాత్యుతూనాం దధాత్యుపోపదధాత్యుతూనాం తూనాం దధాతి దధాత్యుతూనాం కృత్తి కృత్యార్తూనాం దధాతి దధాత్యుతూనాం కృత్తి ృత్యాదూనామృతూనాం గృప్యై ద్వంద్వం ద్వంద్వం గృత్యాదూనామృతూనాం గృప్యై ద్వంద్వం ద్వంద్వం ద్వంద్వం గృప్తే గృప్తే ద్వంద్వముపోపద్వంద్వం గృప్తే గృప్తే ద్వంద్వముపద్వంద్వం ద్వంద్వముపదధాతి దధాత్యుపద్వంద్వం ద్వంద్వముపదధాతి ఉపదధాతి దధాత్యుపోపదధాతి తస్మాత్తస్మాత్తధాత్యుపోపదధాతి తస్మాత్ ఉపదధా ఆత్యుపదధా దిచితీనాం విధృత్తి విధృత్తి దిదీనాముపదధా ఆత్య ప్రతిష్టతి ప్రతిష్టతి పంచ పూర్వా పూర్వాః పూర్వాః పంచ పంచ పూర్వాశ్చతయశ్చతయః పూర్వాః పంచ పంచ పూర్వాశ్చతయః పూర్వాశ్చతయశ్చతయః పూర్వాః పూర్వాశ్చతయో భవంతి భవంతి చతయః పూర్వాః పూర్వాశ్చతయో భవంతి చతయో భవంతి భవంతి చతయశ్చతయో భవంత్యథాథ భవంతి చతయశ్చతయో భవంత్యథా భవంత్యథాథ భవంతి భవంత్యథ షష్ఠీ గోషష్ఠీమథ భవంతి భవంత్యథ షష్ఠీ గోషష్ఠీమథాథ షష్ఠీంచిదించిది గోషష్ఠీమథాథ షష్ఠీంచిదిం షష్ఠీంచిరింజిరి గోషష్ఠీ గోషష్ఠీంజిరింజునుదే జునుదే తిరి గోషష్ఠీ గోషష్ఠీంజిదింజునుదే చినుదే చినుదే చిదించిదించిను దేశక్షచ్చిను దేచిదించిదించిను దేశట్ దేశక్షచ్చిను దే జునుదే షట్మై వై షట్చిను దే జునుదే షట్మై షట్మై వై షట్షడ్వార్తవర్తవో వై షట్షడ్వార్తవః వర్తవో వై వార్తవః సంవత్సరః సంవత్సరార్తవో వై వార్తవః సంవత్సరః సంవత్సరః సంవత్సర ఋతవర్తవః సంవత్సర ఋతుష్ృతుషు సంవత్సర ఋతవర్తవః సంవత్సర ఋతుషు సంవత్సర ఋతుష్ృతుషు సంవత్సరః సంవత్సర ఋతుష్వే వై వర్తుషు సంవత్సరః సంవత్సర ఋతుష్వేవ సంవత్సర ఇది సంవత్సరే వై వర్తుష్ృతుష్వేవ సంవత్సరే సంవత్సర ఏ వర్తుష్ృతుష్వేవ సంవత్సరే సంవత్సరే సంవత్సర ఏవైవ సంవత్సరే ప్రతి ప్రతి సంవత్సర ఏవైవ సంవత్సరే ప్రతి సంవత్సరే ప్రతి ప్రతి సంవత్సరే సంవత్సరే ప్రతిష్టతి తిష్టతి ప్రతి సంవత్సరే సంవత్సరే ప్రతిష్టతి సంవత్సర ఇది తిష్టతి తిష్టతి ప్రతి ప్రతిష్టేతాస్తిష్టతి ప్రతి ప్రతిష్టేతాస్తిష్టతిష్టేత అధిపత్నిరధిపత్నిర్వా ఏతా ఏతా వా అధిపత్నిర్నామనామాధిపత్నిర్వైవాధిపత్నిర్నామాధిపత్నిర్నామాధిపత్నిర్నామనామాధిపత్నిరధిపత్ నేర్నామేష్టకా ఇష్టకా నామాధిపత్నిరధిపత్నిర్నామేష్టకాధిపత్నిరిత్యధిపత్నిమేష్టకా ఇష్టకా నామనామేష్టకాయస్యేష్టకా నామనామేష్టకాయస్యేష్టకాయస్యేష్టకాయస్యేత ఉపధీయంత ఉపధీయంత ఏతాయస్యేత ఉపధీయంతే ఉపధీయంత ఉపధీయంత ఏతా ఉపధీయంతేధిపతిరధిపతిరుపధీయంత ఏతా ఉపధీయంతేధిపతి ఉపధీయంతేధిపతిరధిపతిరుపధీయంత ఉపధీయంతేధిపతిరేవైవాధిపతిరుపధీయంత ఉపధీయంతేధిపతిరేవాధీయంత ఇత్యుపాధీయంతే అధిపతిరేవైవాధిపతిరధిపతిరేవ సమానానాగో సమానానామేవాధిపతిరధిపతిరేవ సమానానా అధిపతిరిత్యధిపతి సమానానాగో సమానానామేవైవ సమానానాం భవతి భవతి సమానానామేవైవ సమానానాం భవతి సమానానాం భవతి భవతి సమానానాగో సమానానాం భవతి యం భవతి సమానానాగో సమానానాం భవతి యం భవతి యం భవతి భవతి యం దిశ్యాత్ దిశ్యాత్ యం భవతి భవతి యం దిశ్యాత్ దిశ్యాత్ దిశ్యాత్ యం యం దిశ్యాత్ తం తం దిశ్యాత్ యం యం దిశ్యాత్ తం దిశ్యాత్ తం తం దిశ్యాత్ దిశ్యాత్ తము పదధతు పదధత్తం దిశ్యాత్ దిశ్యాత్ తము పదధత్ తము పదధతు పదధత్తం తము పదధ్యాయేధ్యాయేదు పదధత్తం తము పదధ్యాయేధ్యాయేదు పదధతు పదధ్యాయేదేతాభ్య ఏతాభ్యోధ్యాయేదు పదధతు పదధ్యాయేదేతాభ్య పదధదిత్యుపాదధ్యాయేదేతాభ్య ఏతాభ్యోధ్యాయేధ్యాయేదేతాభ్య ఏవైవైతాభ్యో ేతాభ్యైవైతాభ్య ఏతాభ్య ఏవైనమేనమేవైతాభ్య ఏతాభ్య ఏవైనం ఏవైనమేనమేవైనం దేవతాభ్యో దేవతాభ్య ఏనమేవైనం దేవతాభ్యం దేవతాభ్యో దేవతాభ్య ఏనమేనం దేవతాభ్య ఆ దేవతాభ్య ఏనమేనం దేవతాభ్య ఆ దేవతాభ్య ఆ దేవతాభ్యో దేవతాభ్య ఆ వృష్టతి వృష్టత్యా దేవతాభ్యో దేవతాభ్య ఆ వృష్టతి ఆ వృష్టతి వృష్టత్యా వృష్టతి తాజక్ తాజక్ వృష్టత్యా వృష్టతి వృష్టది తాజక్ తాజక్ వృష్టది వృష్టది తాజకార్తిమార్తిం తాజక్ వృష్టది వృష్టది తాజకార్తిం తాజకార్తిమార్తిం తాజక్ తాజకార్తిమార్తిం తాజక్ తాజకార్తిమార్తిమార్తిమార్చత్యుచ్చత్యార్తిమార్తిమార్చతి ఆర్చత్యుచ్చత్యార్చత్యంగిరసోంగిరసర్చత్యార్చత్యంగిరసహత్యంగిరసోంగిరసర్చత్యుచ్చత్యంగిరసస్సు వర్గమోసు వర్గమంగిరసర్చత్యుచ్చత్యంగిరసస్సు వర్గం లోకంలోకగోసు వర్గమంగిరసోంగిరసస్సు వర్గం లోకం వర్గం లోకం లోకగోసు వర్గగోసు వర్గం లోకయ్యంతో ఎంతో లోకగోసు వర్గగోసు వర్గం లోకయ్యంత వర్గమితి లోకయ్యంతో ఎంతో లోకం లోకయ్యంతో యాయంతో లోకం లోకయ్యంతో యాయంతో యాయంతో యజ్ఞస్య నిష్కృతం వర్గమేతి సువహ లోకమేతి లోకేతి లోకం లోకమేతి సహస్రవత సహస్రవతైతి లోకం లోకమేతి సహస్రవత సహస్రవత సహస్రవతైత్యేతి సహస్రవత ప్రసహస్రవతైత్యేతి సహస్రవత ప్రసహస్రవత ప్రసహస్రవత సహస్రవత ప్రోక్షత్యుక్షతి ప్రసహస్రవత సహస్రవత ప్రోక్షతి సహస్రవతేతి సహస్రవత ప్రోక్షత్యుక్షతి ప్రప్రోక్షతి సహస్ర సహస్ర ఉక్షతి ప్రప్రోక్షతి సహస్ర సహస్ర సహస్ర ఉక్షత్యుక్షతి సహస్ర ప్రజాపతి ప్రజాపతి సహస్ర ఉక్షత్యుక్షతి సహస్ర ప్రజాపతి సహస్ర ప్రజాపతి ప్రజాపతి సహస్ర సహస్ర ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి సహస్ర సహస్ర ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతే ఆప్తై ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతేరాప్తై ప్రజాపతిరాప్త్యా ఆప్తై ప్రజాపతే ప్రజాపతేరాప్త్యా ఇమా ఇమా ఆప్తై ప్రజాపతే ప్రజాపతేరాప్త్యా ఇమా ప్రజాపతేరితి ప్రజాపతే ఆప్త్యా ఇమా ఇమా ఆప్త్యా ఆప్త్యా ఇమామేమ ఇమా ఆప్త్యా ఆప్త్యా ఇమామే ఇమామేమ ఇమా ఇమామే అగ్నేగ్రేమ ఇమా ఇమామే అగ్నే అగ్నేగ్రే మే మే అగ్న ఇష్టకా ఇష్టకా అగ్నే మే మే అగ్న ఇష్టకా ఇష్టకా ఇష్టకా అగ్నేగ్న ఇష్టకా ధేనవో ధేనవ ఇష్టకా అగ్నేగ్న ఇష్టకా ధేనవ ఇష్టకా ధేనవో ధేనవ ఇష్టకా ఇష్టకా ధేనవ సంతు సంతు ధేనవ ఇష్టకా ఇష్టకా ధేనవ సంతు ధేనవ సంతు సంతు ధేనవో ధేనవ సంతితి సంతు ధేనవో ధేనవ సంతితి సంతితి సంతు సంతిత్యాహేతి సంతు సంతిత్యాహేదిత్యాహ ధేనుర్ధేనురాహేదిత్యాహ ధేను ధేనుర్ధేనురాహ ధేనురేవైవ ధేనురాహ ధేనురేవ ధేనురేవైవ ధేనుర్ధేనురేవైనా ఏనా ఏవ ధేను ధేనురేవైనా ఏవైనా ఏనా ఏవైవైనా ఆహ్ కృతే గురుత ఏనా ఏవైవైనా ఆహ్ కృతే ఏనాః కృతే గురుత ఏనా ఏనాః కృతే తాస్తాః కృత ఏనా ఏనాః కృతే తాః తాస్తాః కృతే గురుతే తా ఏనమే నందాః కృతే గురుతే తా ఏనం తానేన మే నందాస్తా ఏనం కామదుఃఖాః కామదుఃఖా ఏనందాస్తా ఏనం కామదుఃఖాః ఏనం కామదుఃఖాః కామదుఃఖా ఏనమేనం కామదుఃఖా అముత్రామత్ర కామదుఃఖా ఏనమేనం కామదుఃఖా అముత్రా కామదుఃఖా అముత్రామత్ర కామదుఃఖాః కామదుఃఖా అముత్రాముష్మిన్ నముష్మిన్ నముత్ర కామదుఃఖాః కామదుఃఖా అముత్రాముష్మిన్ కామదుఃఖా ఇది కామదుఃఖాముష్మిన్ నముష్మిన్ నముత్రాముత్రాముష్మిన్ లోకే లోకే ముష్మిన్ నముత్రాముత్రాముష్మిన్ లోకేష్మిన్ లోకే లోకే ముష్మిన్ నముష్మిన్ లోక ఉపోపలోకే ముష్మిన్ నముష్మిన్ లోక ఉప లోక ఉపోపలోకే లోక ఉపతిష్టంతే తిష్టంత ఉపలోకే లోక ఉపతిష్టంతే తిష్టంతే తిష్టంత ఉపోపతిష్టంతే తిష్టంత ఇది తిష్టంతే రుద్రో వై వై రుద్రో రుద్రో వా ఏష వై రుద్రో రుద్రో వా ఏష ఏష వై వా ఏషయ్యదేశ వై వా ఏషయత్ ఏషయ్యదేశ ఏషయదగ్నిరగ్నిరియదేశ ఏషయదగ్నిరగ్నిరియత్యరగ్నిస్సోగ్నిరియత్యరగ్నిస్సోగ్నిరగ్నిస్ ఏతర్హేతర్హి సోగ్నిరగ్నిస్స ఏతర్హి ఏతర్హేతర్హి స ఏతర్హి జాతో జాత ఏతర్హి స ఏతర్హి జాత ఏతర్హి జాతో జాత ఏతర్హేతర్హి జాతో జరిహి జరిహి జాత ఏతర్హేతర్హి జాతో జరిహి జాతో జరిహి జరిహి జాతో జాతో జరిహి సంవత్సర్వో జరిహి జాతో జాతో జరిహి సంవహరి సంవత్సర్వో జరిహి జరిహి సర్వశ్చిదశ్చిత సర్వో జరిహి జరిహి సర్వశ్చిత సర్వశ్చిదశ్చిత సర్వ సర్వశ్చిత సచిత సర్వ సర్వశ్చిత సహిత యథా సచిదశ్చిత యథా సయథా వత్సో వత్సో యథా స యథా వత్స వత్సో వత్సో యథా యథా వత్సో జాతో జాతో వత్సో యథా యథా వత్సో జాత వత్సో జాతో జాతో వత్సో వత్సో జాతస్తనగ్నస్తనం జాతో వత్సో వత్సో జాతస్తనం జాతస్తనగ్నస్తనం జాతో జాతస్తనం ప్రేప్సతి ప్రేప్సతి స్తనం జాతో జాతస్తనం ప్రేప్సతి ప్రేప్సతి ప్రేప్సతి స్తనగ్నస్తనం ప్రేప్సత్యేవమేవం ప్రేప్సతి స్తనగ్నస్తనం ప్రేప్సత్యేవం ప్రేప్సత్యేవమేవం ప్రేప్సతి ప్రేప్సత్యేవం వై వా ఏవం ప్రేప్సతి ప్రేప్సత్యేవం వై ప్రేప్సదీతి ప్రాప్సతి ఏవం వై వా ఏవమేవం వా ఏష ఏష వా ఏవమే ఏషమేవం వా ఏష ఏష వై వా ఏష ఏతర్ేతర్ేష వై వా ఏష ఏతరి భాగధేయం భాగధేయమేతర్ేష ఏష ఏతరి భాగధేయం భాగధేయం ప్రభాగధేయం భాగధేయం ప్రేప్సతి ప్సతి ప్రభాగధేయం భాగధేయం ప్రేప్సతి భాగధేయమితి భాగధేయం ప్రేప్సతి ప్సతి ప్రప్రేప్సతి తస్మై తస్మా ఈప్సతి ప్రప్రేప్సతి తస్మై ఈప్సతి తస్మై తస్మా ఈప్సతి ప్సతి తస్మై యద్యత్తస్మా ఈప్సతి ప్సతి తస్మై యద్ తస్మై తస్మై యదాహుతిమాహుతిం యత్తస్మై తస్మై యదాహుతిం యదాహుతిమాహుతిం యద్యదాహుతిం నాహుతిం యద్యదాహుతిం నాహుతిం నాహుతిమాహుతిం నజుహుజాజ్జుహుజాన్ నాహుతిమాహుతిం నజుహుజాహుతిమిత్యాహుతిం ధ్యాయేచ్ఛతరుత్రీయగుంశతరుత్రీయం భాగధేయేన భాగధేయేన జుహోతి జుహోతి భాగధేయేనైవైవ భాగధేయేన జుహోతి జుహోతి భాగధేయేనైవ భాగధేయేనైవైవ భాగధేయేన భాగధేయేనైవైనమేనమేవ భాగధేయేన భాగధేయేనైవైనం భాగధేయేనేతి భాగధేయేన ఏవైనమేనమేవైవైన కోశమేది శమయత్యేనమేవైవైన కోశమయతి ఏన కోశమయతి శమయత్యేనమేన కోశమయతి నన శమయత్యేనమేన కోశమయతి శమయతి నన శమయతి శమయతి నాప్తిమాప్తిం న శమయతి శమయతి నాప్తిం యజమానో యజమానో పశూన్ పశూన్ పశూన్ పశూన్ పశూన్ పశూన్ పశూన్ పశూన్ పశూన్ పశూన్ పశూన్ పశూన్ పశూన్ పశూన్ పశూన్ పశూన్ పశూన్ పశూన్ పశూన్ పశూన్ పశూన్ పశూన్ పశూన్ పశూన్ పశూన్ పశూన్ పశూన్ పశూన్ పశూన్ పశూన్ పశూన్ పశూన్ పశూన్ పశూన్ పశూన్ పశూన్ పశూన్ పశూన్ పశూన్ పశూన్ పశూన్ పశూన్ పశూన్ పశూన్ పశూన్ పశూన్ పశూన్ పశూన్ పశూన్ పశూన్ పశూన్ పశూన్ పశూన్ పశూన్ పశూన్ పశూన్ పశూన్ పశూన్ పశూన్ పశూన్ పశూన్ పశూన్ పశూన్ పశూన్ పశూన్ హినస్తి నన హినస్తి పశూన్ పశూన్ హినస్తి నా హినస్తి నన హినస్తి హినస్తి నారణ్యానారణ్యాన్న హినస్తి హినస్తి నారణ్యానారణ్యాన్ననారణ్యానంగిరసోంగిరస ఆరణ్యాన్ననారణ్యానంగిరస ఆరణ్యానంగిరసోంగిరస ఆరణ్యానారణ్యానంగిరసస్సు వర్గకోసు వర్గమంగిరస ఆరణ్యానారణ్యానంగిరసస్సు వర్గం అంగిరసస్సు వర్గకోసు వర్గమంగిరసోంగిరసస్సు వర్గం లోకం లోకకోసు వర్గమంగిరసోంగిరసస్సు వర్గం లోకం వర్గం లోకం లోకకోసు వర్గకోసు వర్గం లోకయ్యంతో ఎంతో లోకకోసు వర్గకోసు వర్గం లోకయ్యంత వర్గమితి సువాహం లోకయ్యంతో ఎంతో లోకం లోకయ్యంతో జాజామజాయంతో లోకం లోకయ్యంతో జాజాయంతో జాయామజాయంతో ఎంతో జాయాం ధర్మం ధర్మమజాయంతో ఎంతో జాయాం ధర్మం అజాయాం ధర్మం ధర్మమజాజామజాయాం ధర్మం ప్రప్రఘర్మమజాయామజాయాం ధర్మం ప్రధర్మం ప్రప్రఘర్మం ధర్మం ప్రాసించన్ నసించన్ ప్రఘర్మం ధర్మం ప్రాసించన్ నసించన్ నసించన్ ప్రప్రాసించన్ సాసించన్ ప్రప్రాసించన్ సాసించన్ నసించన్ సా శోచంతి శోచంతి సాసించన్ నసించన్ సా శోచంతి సా శోచంతి శోచంతి సా శోచంతి పర్ణం పర్ణకో శోచంతి సా శోచంతి పర్ణం శోచంతి పర్ణం పర్ణకో శోచంతి శోచంతి పర్ణం పరా పరా పర్ణకో శోచంతి శోచంతి పర్ణం పరా పర్ణం పరా పరా పర్ణం పర్ణం పరా జిహీతా జిహీత పరా పర్ణం పర్ణం పరా జిహీతా జిహీత పరా పరా జిహీత సో జిహీత పరా పరా జిహీత సహ జిహీత సో జిహీత జిహీత సో ర్కవర్ణేన జుహోతి జుహోత్యర్కవర్ణేన ఆర్కత్వమర్కత్వమర్కవర్ణేన జుహోతి అర్కత్వమిత్యర్కత్వం జుహోతి జుహోత్యర్కవర్ణేన ఆర్కవర్ణేన జుహోతి సయోనిత్వాని సయోనిత్వాని జుహోత్యర్కవర్ణేన ఆర్కవర్ణేన జుహోతి సయోనిత్వాయర్కవర్ణేనేత్యర్కవర్ణేన జుహోతి సయోనిత్వాని సయోనిత్వాయ జుహోతి జుహోతి సయోనిత్వాయోదంగుదం సయోనిత్వాయ జుహోతి జుహోతి సయోనిత్వాయోదంగుదం క్షయోనిత్వాయ సయోనిత్వాయోదం తిష్టంగుదం క్షయోనిత్వాయ సయోనిత్వాయోదం తిష్టన్నేయోనిత్వాయేతి సయోనిత్వాయోదం తిష్టగ్వస్తిష్టన్ముదం గుదం తిష్టం జుహోతి జుహోతి తిష్టన్ముదం గుదం తిష్టం జుహోతి జుహోతి జుహోతి తిష్టగ్వస్తిష్టం జుహోత్యేషా జుహోతి తిష్టగ్వస్తిష్టం జుహోత్యేషా జుహోతి జుహోత్యేషా వై వా ఏషా జుహోతి జుహోత్యేషా వై ఏషా వై వా నిరవదయతే నిరవదయతే చరమాయామిష్టకాయామిష్టకాయాంచరమాయాన్నిరవదయతే నిరవదయతే చరమాయామిష్టకాయాంచరమాయాన్నిరవదయతే నిరవదయతే చరమాయామిష్టకాయా ఆదిః అవదయతే ఋతుభిరేవైన మేన మే వర్తుభిరుతుభిరేవైనం శమయతి శమయత్యేన మే వై వైనకు శమయతి ఏనకు శమయతి శమయత్యేన మేనకు శమయతి యద్యక్షమయత్యేన మేనకు శమయతి యత్ శమయతి యద్యక్షమయతి శమయతి యదను పరిక్రామమను పరిక్రామం యచ్చమయతి శమయతి యదను పరిక్రామం యదను పరిక్రామమను పరిక్రామం యద్యదను పరిక్రామం జుహుయాత్ జుహుయాదను పరిక్రామం యద్యదను పరిక్రామం జుహుయాత్ పరిక్రామం జుహుయాత్ జుహుయాదను పరిక్రామమను పరిక్రామం జుహుయాదం తనవచారిణ మందనవచారిణం జుహుయాదను పరిక్రామమను పరిక్రామం జుహుయాదం తనవచారిణం పరిక్రామ విక్రనో పరిక్రామం జుహుయాదంతరవచారిణమంతరవచారిణం జుహుయాజ్జుహుయాదంతరవచారిణగో రుద్రగో రుద్రమంతరవచారిణం జుహుయాజ్జుహుయాదంతరవచారిణగో రుద్రంతరవచారిణగో రుద్రగో రుద్రమంతరవచారిణమంతరవచారిణగో రుద్రం కురుయాత్ కురుయాత్ రుద్రమంతరవచారిణమంతరవచారిణగో రుద్రం కురుయాచారిణమిత్యంతః అవచారిణం రుద్రం కురుయాత్ కురుయాత్ రుద్రగో రుద్రం కురుయాదథో అథో కురుయాత్ రుద్రగో రుద్రం కురుయాదథో కురుయాత్ కురుయాదథో ఖలు ఖల్వథో కురుయాత్ కురుయాదథో ఖలు అథో ఖలు ఖల్వథో అథో ఖల్వాహురాహు ఖల్వథో అథో ఖల్వాహూ అథో ఇత్యథో ఖల్వాహురాహు ఖలు ఖల్వాహు కస్యాంగస్యామాహు ఖలు ఖల్వాహు కస్యాహు కస్యాంగస్యామాహురాహు కస్యాం వాభాగస్యామా దిశి దిశ్య వాహ దిశి దిశి దిశ్యః దిశి రుద్రో రుద్రో దిశ్యః దిశి రుద్రః దిశి రుద్రో రుద్రో దిశి దిశి రుద్రః కస్యాంగస్యాగో రుద్రో దిశి దిశి రుద్రః కస్యాం రుద్రః కస్యాంగస్యాగో రుద్రో రుద్రః కస్యాం వాహాగస్యాగో రుద్రో రుద్రః కస్యాం వాహ్యా భాగస్యాంగస్యాం వేదీది భాగస్యాంగస్యాం వేదీ భావేత్యను పరిక్రామమను పరిక్రామమితి భావేత్యను పరిక్రామము పరిక్రామమను పరిక్రామమితిను పరిక్రామమేవైవాను పరిక్రామమితిను పరిక్రామమేవా పరిక్రామమేవైవాను పరిక్రామమను పరిక్రామమేవ హోతవ్యమో హోతవ్యమేవాను పరిక్రామమను పరిక్రామమేవ హోతవ్యం పరిక్రామమిత్యను పరిక్రామం హోతవ్యగో హోతవ్యమేవైవ హోతవ్యమపరివర్గమపరివర్గగో హోతవ్యమేవైవ హోతవ్యమపరివర్గం హోతవ్యమపరివర్గమపరివర్గమో హోతవ్యగో హోతవ్యమపరివర్గమేవైవాపరివర్గమో హోతవ్యగో హోతవ్యమపరివర్గమేవైవాపరివర్గమపరివర్గమేవైనమేనమేవాపరివర్గమపరివర్గమేవైనమేవర్గమిత్యపరివర్గం ఏవైనమేనమేవైవైనకో శమయతి శమయత్యేనమేవైవైనకో శమయతి యాస్వర్గ్యా దేవతా దేవతా ఆస్వర్గ్యా యాస్వర్గ్యా దేవతా దేవతా ఆస్వర్గ్యా యాస్వర్గ్యా దేవతా దేవతా ఆస్వర్గ్యా యాస్వర్గ్యా దేవతా దేవతా ఆస్వర్గ్యా యాస్వర్గ్యా దేవతా దేవతా ఆస్వర్గ్యా యాస్వర్గ్యా దేవతా దేవతా ఆస్వర్గ్యా యాస్వర్గ్యా దేవతా దేవతా ఆస్వర్గ్యా యాస్వర్గ్యా దేవతా దేవతా ఆస్వర్గ్యా యాస్వర్గ్యా దేవతా దేవతా ఆస్వర్గ్యా యాస్వర్గ్యా దేవతా దేవతా ఆస్వర్గ్యా యాస్వర్గ్యా దేవతా దేవతా ఆస్వర మేన మే వై వైనకో సువర్గకో సువర్గమేన మే వై వైనకో సువర్గంకో సువర్గకో సువర్గమేన మేనకో సువర్గం లోకం లోకకో సువర్గమేన మేనకో సువర్గం లోకం సువర్గం లోకం లోకకో సువర్గకో సువర్గం లోకం గమయతి గమయతి లోకకో సువర్గకో సువర్గం లోకం గమయతి సువర్గమేతి లోకం గమయతి గమయతి లోకం లోకం గమయతి యంగమయతి లోకం లోకం గమయతి గమయతి యంగమయతి గమయతి విశ్యాత్ విశ్యాత్ యంగమయతి గమయతి విశ్యాత్ విశ్యాత్ యంగం విశ్యాత్ తస్య తస్య విశ్యాత్ యంగం విశ్యాత్ తస్య విశ్యాత్ తస్య తస్య విశ్యాత్ విశ్యాత్ తస్య సంచరే సంచరే తస్య విశ్యాత్ విశ్యాత్ తస్య సంచరే సంచరే సంచరే తస్య తస్య సంచరే పశూనాం పశూనాగో సంచరే తస్య తస్య సంచరే పశూనాం సంచరే పశూనాం పశూనాగో సంచరే సంచరే పశూనాం నిలు పశూనాగో సంచరే సంచరే పశూనాం పశూనాం పశూనాన్యస్యేదస్యేన్ని పశూనాం పశూనాన్యస్యేదస్యేన్నిన్యస్యేద్యోయోస్యేన్నిన్యస్యేద్యః యోయోస్యేదస్యేద్య ప్రథమః ప్రథమో యోస్యేదస్యేద్య ప్రథమః యః ప్రథమః ప్రథమో యో యః ప్రథమః పశుః పశుః ప్రథమో యో యః ప్రథమః పశుః పశురభితిష్ఠతి పశుః పశురభితిష్ఠతి సోభితిష్ఠతి పశుః పశురభితిష్ఠతి సహ ప్రతిష్ఠతి ససోభితిష్ఠత్యభితిష్ఠతి స ఆర్తిమాప్తిగో సోభితిష్ఠత్యభితిష్ఠతి స ఆర్తిమ్ అభితిష్ఠతీత్యభితిష్ఠతి ఆర్తిమాప్తిగో సస ఆర్తిమాప్తిగో సస ఆర్తిమా ఆర్తిమార్తిమార్తిమార్చత్యుర్చత్యార్తిమార్తిమార్చతి ఆర్చత్యుర్చత్యార్చతి చదీత్యుర్చతి అశ్మన్నోర్జమోర్జమశ్మన్నశ్మన్నోర్జమితీత్యోర్జమశ్మన్నశ్మన్నోర్జమితి ఊర్జమితీత్యోర్జమోర్జమితి పరిపరీత్యోర్జమోర్జమితి పరీతి పరిపరీతీతి పరిషించతి సించతి పరీతీతి పరిషించతి పరిషించతి సించతి పరిపరిషించతి మార్జయతి మార్జయతి సించతి పరిపరిషించతి మార్జయతి సించతి మార్జయతి మార్జయతి సించతి సించతి మార్జయత్యేవైవ మార్జయతి సించతి సించతి మార్జయత్యేవ మార్జయత్యేవైవ మార్జయతి మార్జయత్యేవైనమేనమేవ మార్జయతి మార్జయత్యేవైనం పశుభిర్ పశుభిర్య ఏవమేవం పశుభిర్ పశుభిర్య ఏవం పశుభిరితి పశుభిర్ ఏవమేవం యోజ ఏవ ఏం వేద వేదైవం యోజ ఏం వేద ఏం వేద వేదైవమేవం వేదతాం తాం వేదైవమేవం వేదతా వేదతాం తాం వేద వేదతాం నోనస్తాం వేద వేదతాం నః నోనస్తాం తాం నరిషమిషం నస్తాం తాం నరిషం నరిషమిషం నోనరిషమూర్జమూర్జమిషం నోనరిషమూర్జం ఇషమూర్జమూర్జమిషమిషమూర్జం ధత్త ధత్తోర్జమిషమిషమూర్జం ధత్త ఊర్జం ధత్త ధత్తోర్జమూర్జం ధత్త మరుతో మృతో ధత్తోర్జమూర్జం ధత్త మరుత మరుతో మరుతో ధత్త ధత్త మరుదస్స గుణరాణాస్స గుణరాణామరుతో ధత్త ధత్త మరుదస్స గుణరాణామరుతస్స గుణరాణాస్స గుణరాణామరుతో మరుతస్స గుణరాణా ఇతి స గుణరాణామరుతో మరుదస్స గుణరాణా ఇతి అన్నమన్నమాహాన్నం వై వా అన్నమాహాన్నం వై అన్నం వై వా అన్నమన్నం వా ఊర్గోర్గ్వా అన్నమన్నం వా ఊర్గ్వా ఊర్గోర్గ్వై వా ఊర్గన్నమన్నమోర్గ్వై వా ఊర్గన్నం ఊర్గన్నమన్నమోర్గోర్గన్నం మరుతో మరుతోన్నమోర్గోర్గన్నం మరుత అన్నం మరుతో మరుతోన్నమన్నం మరుతోన్నమన్నం మరుతోన్నమన్నం మరుతోన్నం మరుతోన్నమన్నం మరుతో మరుతోన్నమేవైవాన్నం మరుతో మరుతోన్నమేవాన్నమేవైవాన్నమన్నమేవా వా వైవాన్నమన్నమేవా వా వైవైవారుంధే రుంధే వైవైవారుంధే రుంధే రుంధే వారుంధే స్మన్నస్మన్ రుంధే వారుంధే స్మన్నోంధే స్మన్నస్మన్ రుంధే రుంధే స్మగ్గుస్తే అస్మన్ రుంధే రుంధే స్మగ్గుస్తే స్మగ్గుస్తే అస్మన్నస్మగ్గుస్తే క్షుత్క్షుత్క్షుదయమృచ్ఛదయం అగ్నిరగ్నిరేవైవాగ్నిస్తస్య అగ్నిరేవైవాగ్నిస్తస్య అగ్నిస్తస్య ప్రథమశ్చితం ప్రథమ ప్రథమః పశుః ప్రథమః ప్రథమః పశురధిక్రామత్యధిక్రామతి పశుః ప్రథమః ప్రథమః పశురధిక్రామతి పశురధిక్రామత్యధిక్రామతి పశుః పశురధిక్రామతీశ్వరీశ్వరోధిక్రామతి పశుః పశురధిక్రామతీశ్వరః క్రామతీశ్వర ఈశ్వరోధిక్రామత్యధిక్రామతీశ్వరో వై వా ఈశ్వరోధిక్రామత్యధిక్రామతీశ్వరో వై క్రామతీత్యధిక్రామతీశ్వరో వై వా ఈశ్వర ఈశ్వరో వైతంతం వా ఈశ్వర ఈశ్వరో వైతం వైతంతం వై వైతగం శుచా శుచాతం వై వైతగం శుచా శుచా శుచాతంతగం శుచా ప్రదః ప్రదః శుచాతంతగం శుచా ప్రదః ప్రదః ప్రదః శుచా శుచా ప్రదహో మండూకేన మండూకేన ప్రదః శుచా శుచా ప్రదహో మండూకేన ప్రదహో మండూకేన మండూకేన ప్రదః ప్రదహో మండూకేన విమండూకేన ప్రదః ప్రదహో మండూకేన విమనః ఇది ప్రాదహః మండూకేన విమండూకేన మండూకేన వికర్షతి కర్షతి విమండూకేన మండూకేన వికర్షతి వికర్షతి కర్షతి వికర్షత్యేష దేశ కర్షతి వికర్షత్యేషః కర్షత్యేష ఏష కర్షతి కర్షత్యేష వై వా ఏష కర్షతి కర్షత్యేష వై ఏష వై వా ఏష వై పశూనాం పశూనాం వా ఏష వై పశూనాం పశూనాం పశూనాం వై వై పశూనామనుపజీవనీయోనుపజీవనీయ పశూనాం వై వై పశూనామనుపజీవనీయ పశూనామనుపజీవనీయోనుపజీవనీయ పశూనాం పశూనామనుపజీవనీయోననానుపజీవనీయ పశూనాం పశూనామనుపజీవనీయోననానుపజీవనీయోననానుపజీవనీయోనుపజీవనీయోన వై వై నానుపజీవనీయోనుపజీవనీయోన వై అనుపజీవనీయనుపజీవనీయ వై వై నన వా ఏష ఏష వై నన వా ఏష వై వా ఏష గ్రామ్యేషు గ్రామ్యేష్ వై వా ఏష గ్రామ్యేషు ఏష గ్రామ్యేషు గ్రామ్యేష్ ఏష గ్రామ్యేషు పశుషు పశుషు గ్రామ్యేష్ ఏష గ్రామ్యేషు పశుషు గ్రామ్యేషు పశుషు పశుషు గ్రామ్యేషు గ్రామ్యేషు పశుషు హితో హిత పశుషు గ్రామ్యేషు గ్రామ్యేషు పశుషు హిత పశుషు హితో హిత పశుషు పశుషు హితో నన హిత పశుషు పశుషు హితో నన హితో హితో నారణ్యేష్వారణ్యేషు నహితో హితో నారణ్యేషు నారణ్యేష్వారణ్యేషు నారణ్యేషు తంతమారణ్యేషు నారణ్యేషు తమ్ ఆరణ్యేషు తంతమారణ్యేష్వారణ్యేషు తమేవైవ తమారణ్యేష్వారణ్యేషు తమేవ తమేవైవ తంతమేవ శుచా శుచైవ తంతమేవ శుచా ఏవ శుచా శుచైవైవ శుచార్పయత్యర్పయతి శుచైవైవ శుచార్పయతి శుచార్పయత్యర్పయతి శుచా శుచార్పయత్యష్టాభిరష్టాభిరర్పయతి శుచా శుచార్పయత్యష్టాభిః ష్టాక్షరాష్టాక్షరాకర్షదిక్షరాక్షరాక్షరాక్షరాక్షరాక్షరా గాయత్రీ గాయత్రిష్టాక్షరాకర్షదిక్షరాక్షరా గాయత్రీ అష్టాక్షరా గాయత్రీ గాయత్రిష్టాక్షరాష్టాక్షరా గాయత్రీ గాయత్రో గాయత్రో గాయత్ర్యష్టాక్షరాష్టాక్షరా గాయత్రీ గాయత్ర అష్టాక్షరేత్యష్టాక్షరాయత్రీ గాయత్రో గాయత్రో గాయత్రీ గాయత్రీ గాయత్రో అగ్నిరగ్నిర్గాయత్రో గాయత్రీ గాయత్రీ గాయత్రో అగ్ని గాయత్రో అగ్నిరగ్నిర్గాయత్రో గాయత్రో అగ్నిర్యావానుజావానగ్నిర్గాయత్రో గాయత్రో అగ్నిర్యావాను శుచగోషమయతి పావకవతీభిః పావకవతీభిః శమయతి శుచగోషమయతి పావకవతీభిః శమయతి పావకవతీభిః పావకవతీభిః శమయతి శమయతి పావకవతీభిరన్నమన్నం పావకవతీభిః శమయతి శమయతి పావకవతీభిరన్నం పావకవతేభిరన్నమన్నం పావకవతేభిః పావకవతేభిరన్నం వై వా అన్నం పావకవతేభిః పావకవతేభిరన్నం వై పావకవతేభిరితి పావకవతేభిరన్నం వై వా అన్నమన్నం వై పావకః పావకో వా అన్నమన్నం వై పావకః పావకః పావకో వై వై పావకోన్నేనాన్నేన పావకో వై వై పావకోన్నేన పావకోన్నేనాన్నేన పావకః పావకోన్నేనైవైవాన్నేన పావకః శమయతి శమయతి శుచమస్యాశుచకం శమయతి శమయతి శమయతి శుచకం శుచకం శమయతి మృత్యుర్మృత్యుశమయతి శుచకం శుచకం శమయతి మృత్యు శమయతి మృత్యుర్మృత్యుశమయతి శమయతి మృత్యుర్వై వై మృత్యుశమయతి శమయతి మృత్యుర్వై వై మృత్యుర్మృత్యుర్వా ఏష వై మృత్యుర్మృత్యుర్వా ఏష వై వా ఏష యద్యదేశ వై వా ఏషయత్ ఏష యద్యదేశ ఏష యదగ్నిరగ్నిర్యదేశ ఏష యదగ్ని యదగ్నిరగ్నిర్యద్యదగ్నిర్బ్రహ్మణో బ్రహ్మణోగ్నిర్యద్యదగ్నిర్బ్రహ్మణ బ్రహ్మణోగ్నిరగ్నిర్బ్రహ్మణ ఏతదేతత్ బ్రహ్మణోగ్నిరగ్నిర్బ్రహ్మణ ఏతత్ బ్రహ్మణ ఏతదేతత్ బ్రహ్మణో బ్రహ్మణ ఏతత్ రూపణో రూపమేతత్ బ్రహ్మణో బ్రహ్మణ ఏతద్రూపం ఏతద్రూపకో రూపమేతదేతద్రూపం యద్యద్రూపమేతదేతద్రూపం యత్ రూపం యద్యద్రూపకో రూపం యత్ కృష్ణాజినం కృష్ణాజినం యద్రూపకో రూపం యత్ కృష్ణాజినం కృష్ణాజినం కృష్ణాజినం యద్యత్ కృష్ణాజినం కాష్ఠీ కాష్ఠీ కృష్ణాజినం యద్యత్ కృష్ణాజినం కాష్ఠీ కృష్ణాజినం కాష్ఠీ కాష్ఠీ కృష్ణాజినం కృష్ణాజినం కాష్ఠీ ఉపాన ఉపానహౌ కాష్ఠీ కృష్ణాజినం కృష్ణాజినం కాష్ఠీ ఉపానహౌ కృష్ణాజినమితి కృష్ణ అజినం కాష్ఠీ ఉపాన ఉపానహౌ కాష్ఠీ కాష్ఠీ ఉపాన ఉపోపోపానహౌ కాష్ఠీ కాష్ఠీ ఉపాన ఉపాష్ఠీ కాష్ఠీ ఉపాన ఉపోపోపాన ఉపాన ఉపముంచతే ముంచత ఉపోపాన ఉపాన ఉపముంచతే ముంచతే ముంచత ఉపోపముంచతే బ్రహ్మణ బ్రహ్మణ ముంచత ఉపోపముంచతే బ్రహ్మణ ముంచతే బ్రహ్మణ బ్రహ్మణ ముంచతే ముంచతే బ్రహ్మణైవైవ బ్రహ్మణ ముంచతే ముంచతే బ్రహ్మణైవ బ్రహ్మణైవైవ బ్రహ్మణ బ్రహ్మణైవ మృత్యోర్మృత్యోరేవ బ్రహ్మణ బ్రహ్మణైవ మృత్యో మృత్యోర్మృత్యోరేవైవ మృత్యోరంతరంతర్మృత్యోరేవైవ మృత్యోరంతః మృత్యోరంతరంతర్మృత్యోర్మృత్యోరంతర్ధత్తే ధత్తేందర్మృత్యోర్మృత్యోరంతర్ధత్తే ధత్తే ధత్తేందరంతర్ధత్తేందరంతర్ధత్తేందరంతర్ధత్తేంతః ధత్తేందరంతర్ధత్తే ధత్తేందర్మృత్యోర్మృత్యోరంతర్ధత్తే ధత్తేందర్మృత్యోర్మృత్యోర్మృత్యోరంతరంతర్మృత్యోర్ధత్తే ధత్తే మృత్యోరంతరంతర్మృత్యోర్ధత్తే మృత్యోర్ధత్తేంతరంతర్ధత్తే మృత్యోర్మృత్యోర్ధత్తేంతేంతరంతర్ధత్తే ధత్తేంతరన్నాద్యాదన్నాద్యాదంతర్ధత్తే ధ్యాదన్నాద్యాదంతరంతరన్నాద్యాదితీత్యన్నాద్యాదంతరంతరన్నాద్యాదిత్యాహురాహురిత్యన్నాద్యాదన్నాద్యాదిత్యాహురాహురిత్యాహురన్యామన్యామాహురిత్యాహురన్యామన్యామాహురాహురన్యాముపముంచత ఉపముంచతే మృత్యోర్ధత్తే ధత్తే వాన్నాద్యమన్నాద్యమవధత్తే ధత్తే వాన్నాద్యం వాన్నాద్యమన్నాద్యమవా వాన్నాద్యమృంగైరుంగైర్నాద్యమవా వాన్నాద్యమృంగే రుంధేన్నాద్యమన్నాద్యగోరుంధే నమో నమో రుంధేన్నాద్యమన్నాద్యగోరుంధే నమః నమో నమో రుంధేరుంధే నమస్తే తే నమో రుంధేరుంధే నమస్తే నమస్తే నమో నమస్తే హరసే హరసే తే నమో నమస్తే హరసే హరసే హరసే తే హరసే శోచిషే శోచిషే హరసే తే హరసే శోచిషే హరసే శోచిషే శోచిషే హరసే హరసే శోచిష ఇది శోచిషే హరసే హరసే శోచిష ఇది శోచిష ఇది శోచిషే శోచిష ఇత్యాహ హేతి శోచిషే శోచిష ఇత్యాహ ఇత్యాహ హేతి ఇత్యాహ నమస్కృత్య నమస్కృత్య హేతి ఇత్యాహ నమస్కృత్య నమస్కృత్య నమస్కృత్యాహ నమస్కృత్య హి నమస్కృత్యాహ నమస్కృత్య హి నమస్కృత్య హి నమస్కృత్య నమస్కృత్య హి వసీ జాగో సంవసీ జాగో సగో హి నమస్కృత్య నమస్కృత్య హి వసీ జాగో సంస్కృత్యేతి నమః కృత్య వసీ జాగో సంవసీ జాగో సగో హి వసీ జాగో సము భజరంతి భజరంతి వసీ జాగో సగో హి వసీ జాగో సము భజరంతి వసీ జాగో సము భజరంతి భజరంతి వసీ జాగో సంవసీ జాగో సము అన్యమన్యముపచరంతిస్మదస్మత్తేస్మత్తబంధుతమస్మత్తబంధుహేతయ హేతయో హేతయస్తబంధుతబంధు హేతయ ఇదీతి హేతయస్తబంధుతబంధు హేతయ ఇది హేతయ ఇదీతి హేతయో హేతయ ఇత్యాహ హేతి హేతయో హేతయ ఇత్యాహ ఇత్యాహ హేదిత్యాహయయమా హేదిత్యాహయం ఆహయయమా హయమేవైవయమా హయమేవైవయమేవ ద్వేష్టి ద్వేష్ట్యేవయమేవ ద్వేష్టి ద్వేష్టి ద్వేష్ట్యేవైవ ద్వేష్టితం తం ద్వేష్ట్యేవైవ ద్వేష్టితం ద్వేష్టితం తం ద్వేష్టి ద్వేష్టి ర్పయతిర్పయతిర్పయతి పవక పవకోర్పయతి శుజాశుజార్పయతి పవక పవక పవకోర్పయతిర్పయతి పవకో అస్మభ్యమస్మభ్యం పవకోర్పయతిర్పయతి పవకో అస్మభ్యం పవకో అస్మభ్యమస్మభ్యం పవక పవకో అస్మభ్యగో శివ శివో అస్మభ్యం పవక పవకో అస్మభ్యగో శివ అస్మభ్యగో శివ శివో అస్మభ్యమస్మభ్యగో శివో భవ భవ శివో అస్మభ్యమస్మభ్యగో శివో భవ అస్మభ్యమిత్యస్మా శివో భవ భవ శివ శివో భవేతీతి భవ శివ శివో భవేతి భవేతీతి భవ భవేత్యాహ హేతి భవ భవేత్యాహ యాహ హేదిత్యాహన్నమన్నమాహేదిత్యాహన్నం ఆహాన్నమన్నమాహాన్నం వైవ అన్నమాహాన్నం వై వైవ అన్నమన్నం వై పవక పవకో వా అన్నమన్నం వై పవక వై పవక పవకో వై వై పవకోన్నమన్నం పవకో వై వై పవకోన్నం పవకోన్నమన్నం పవక పవకోన్నమే వైవాన్నం పవక పవకోన్నమేవాన్నమే వైవాన్నమన్నమే వా వైవాన్నమన్నమే వా వై వై వృంధే రుంధే వై వై వృంధే వరుంధే రుంధే వరుంధే ద్వాభ్యాన్ ద్వాభ్యాగో రుంధే వరుంధే ద్వాభ్యాభ్యాన్ ద్వాభ్యాగో రుంధే రుంధే ద్వాభ్యామధ్యది ద్వాభ్యాగో రుంధే రుంధే ద్వాభ్యామధి ద్వాభ్యామధ్యది ద్వాభ్యాన్ ద్వాభ్యామధి క్రామతి క్రామత్యధి ద్వాభ్యాన్ ద్వాభ్యామధి క్రామతి క్రామతి క్రామత్యధ్యధి క్రామతి ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యై క్రామత్యధ్యధి క్రామతి ప్రతిష్ఠిత్యై క్రామతి ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యై క్రామతి క్రామతి ప్రతిష్ఠిత్యామవతీభ్యాం ప్రతిష్ఠిత్యై క్రామతి క్రామతి ప్రతిష్ఠిత్యామవతీభ్యాం ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యా అపశ్యవదేభ్యాం శాంత్యై శాంత్యా అపశ్యవదేభ్యాం ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యా అపశ్యవదేభ్యాగో శాంత్యై ప్రతిష్ఠిత్యా ఇది ప్రతిష్ఠిత్యై అపశ్యవదేభ్యాగో శాంత్యై శాంత్యా అపశ్యవదేభ్యాం ఆహేదిత్యాహ పరోక్షం పరోక్షమాహేదిత్యాహ పరోక్షం ఆహ పరోక్షం పరోక్షమాహ పరోక్షమేవైవ పరోక్షమాహ పరోక్షమేవ పరోక్షమేవైవ పరోక్షం పరోక్షమేవ వషట్వషడేవ పరోక్షం పరోక్షమేవ వషట్ పరోక్షమితి పరః అక్షం షట్వషడేవైవ వషట్కరోతి కరోతి వషడేవైవ వషట్కరోతి షట్కరోతి కరోతి వషట్వషట్కరోతి నన కరోతి వషట్వషట్కరోతి నన కరోతి కరోతి నాస్య న కరోతి కరోతి నాస్య ఆస్యన నాస్తి జాతుయా మా జాతుయా మాస్యన నాస్తి జాతుయా మాతుయా మా జాతుయా మాస్యాస్తి జాతుయా మా విషట్కారో విషట్కారో జాతుయా మాస్యాస్తి జాతుయా మా విషట్కార జాతుయా మా విషట్కారో విషట్కారో జాతుయా మా జాతుయా మా విషట్కారో భవతి భవతి విషట్కారో జాతుయా మా జాతుయా మా విషట్కారో భవతి జాతయా మేతి జాత షట్కారో భవతి భవతి వషట్కారో వషట్కారో భవతి నన భవతి వషట్కారో వషట్కారో భవతి నాది వషట్కార భవతి నన భవతి భవతి నయజ్ఞం యజ్ఞం న భవతి భవతి నయజ్ఞం యజ్ఞం యజ్ఞం నన యజ్ఞగో రక్షాగుంసి రక్షాగుంసి యజ్ఞం నన యజ్ఞగో రక్షాగుంసి యజ్ఞగో రక్షాగుంసి రక్షాగుంసి యజ్ఞం యజ్ఞగో రక్షాగుంసి ఘ్నంతి ఘ్నంతి రక్షాగుంసి యజ్ఞం యజ్ఞగో రక్షాగుంసి ఘ్నంతి రక్షాగుంసి ఘ్నంతి ఘ్నంతి రక్షాగుంసి రక్షాగుంసి ఘ్నంతి హుతాదో హుతాదో ఘ్నంతి రక్షాగుంసి రక్షాగుంసి ఘ్నంతి హుతాదహంతి హుతాదో హుతాదో ఘ్నంతి ఘ్నంతి హుతాదో వై వై హుతాదో ఘ్నంతి ఘ్నంతి హుతాదో వై హుతాదో వై వై హుతాదో హుతాదో వా అన్యే వై హుతాదో హుతాదో వా అన్యే హుతాద ఇతి హుతాదః అన్యే వై వా అన్యే దేవా దేవా అన్యే వై వా అన్యే దేవా దేవా దేవా అన్యే దేవా అహుతాదో హుతాదో దేవా అన్యే దేవా అహుతాదః దేవా అహుతాదో హుతాదో దేవా దేవా అహుతాదోన్యే హుతాదో దేవా దేవా అహుతాదోన్యే హుతాదోన్యే హుతాదో హుతాదోన్యే రాగుస్తానన్యే హుతాదో హుతాదోన్యే తాహుతాదహుతాదః అన్యే మధుమిశ్రేణ హుతాదో హుతాద ఉక్షత్యవావోక్షది హుతాదః హుతాదో హుతాద ఉక్షత్యుక్షది హుతాదశ్చ చ హుతాద ఉక్షత్యుక్షది హుతాదశ్చ హుతాదశ్చ చ హుతాదో హుతాదశ్చైవైవ చ హుతాదో హుతాదశ్చైవ హుతాదైతి హుతాదః చైవైవ చ చైవ దేవాన్ దేవానేవ చ చైవ దేవాన్ దేవాన్ దేవానేవైవ దేవాన్ హుతాదో హుతాదో దేవానేవైవ దేవాన్ హుతాదః దేవాన్ హుతాదో హుతాదో దేవాన్ దేవాన్ హుతాదశ్చ హుతాదో దేవాన్ దేవాన హుతాదశ్చ హుతాదశ్చ చ హుతాదో హుతాదశ్చ యజమానో యజమానశ్చ హుతాదో హుతాదశ్చ యజమానః హుతాద ఇత్యహుతాదః యజమానో యజమానశ్చ యజమానః ప్రీణాది ప్రీణాది యజమానశ్చ యజమానః ప్రీణాది యజమానః ప్రీణాది ప్రీణాది యజమానః యజమానో యజమాన ప్రీణాతి తే ప్రీణాతి యజమానో యజమాన ప్రీణాతి ప్రీణాతి తే ప్రీణాతి ప్రీణాతి యజమానం యజమానం తే ప్రీణాతి ప్రీణాతి యజమానం యజమానం యజమానం తే యజమానం ప్రీణంతి ప్రీణంతి యజమానం తే యజమానం ప్రీణంతి యజమానం ప్రీణంతి ప్రీణంతి యజమానం యజమానం ప్రీణంతి రత్నా ప్రీణంతి యజమానం యజమానం ప్రీణంతి రత్నా ప్రీణంతి ప్రీణంతి రత్నైవైవ రత్నా ప్రీణంతి ప్రీణంతి రత్నైవైవ రత్నాదత్నైవ హుతాదో హుతాద ఏవ రత్నాదత్నైవ హుతాదః ఏవ హుతాదో హుతాద ఏవైవ హుతాదః ప్రీణాతి ప్రీణాతి హుతాద ఏవైవ హుతాదః ప్రీణాతి హుతాదః ప్రీణాతి ప్రీణాతి హుతాదో హుతాదః ప్రీణాతి మధుషా మధుషా ప్రీణాతి హుతాదో హుతాదః ప్రీణాతి మధుషా హుతాద ఇది హుతాదః మధుషా మధుషా ప్రీణాతి ప్రీణాతి మధుషా హుతాదో హుతాదో మధుషా ప్రీణాతి ప్రీణాతి మధుషా హుతాదః మధుషా హుతాదో హుతాదో మధుషా మధుషా హుతాదో గ్రామ్యం గ్రామ్యమ హుతాదో మధుషా మధుషా హుతాదో గ్రామ్యం హుతాదో గ్రామ్యం గ్రామ్యమ హుతాదో హుతాదో గ్రామ్యం వై వై గ్రామ్యమ హుతాదో హుతాదో గ్రామ్యం వై హుతాద ఇత్యహుతాదః గ్రామ్యం వై వై గ్రామ్యం గ్రామ్యం వా ఏతదేతద్వై గ్రామ్యం గ్రామ్యం వా ఏతద్ వా ఏతదేతద్వై వా ఏతదన్నమన్నమేతద్వై వా ఏతదన్నం ్యమారణ్యం దధిగ్యారణ్యం మధుమధ్వారణ్యం దధిగ్యారణ్యం మధు ఆరణ్యం మధుమధ్వారణ్యమారణ్యం మధుయద్యన్మధ్వారణ్యమారణ్యం మధుయత్ మధుయద్యం మధు మధుయద్ధ్నాయం మధు మధుయద్ధ్నా ప్రతిష్ఠిత్యానుపరిచారమనుపరిచారమవోక్షత్యుక్షత్యవానుపరిచారమనుపరిచారమవోక్ష క్షతి పరిచారమిత్యను పరిచారం క్షత్యుక్షత్యమానవో క్షత్య పరివర్గమ పరివర్గము క్షత్యమానవో క్షత్య పరివర్గము క్షత్య పరివర్గమ పరివర్గము క్షత్యుక్షత్య పరివర్గమేవైవా పరివర్గము క్షత్యుక్షత్య పరివర్గమేవా పరివర్గమేవైవా పరివర్గమ పరివర్గమేవైనానేనానేవా పరివర్గమ పరివర్గమేవైనాన పరివర్గమిత్యపరి వర్గం ేనాది పశూనేవైవ పశూనాత్మన్ పశూనాత్మన్నాత్మన్ పశూన్ పశూనాత్మన్ ధత్తే దత్త ఆత్మన్ పశూన్ పశూనాత్మన్ ధత్తే ఆత్మన్ ధత్తే దత్త ఆత్మన్నాత్మన్ ధత్త ఇంద్ర ఇంద్రో ధత్త ఆత్మన్నాత్మన్ ధత్త ఇంద్ర ఇంద్ర ఇంద్రో ధత్తే ధత్త ఇంద్రో వృత్రం వృత్రమింద్రో ధత్తే ధత్త ఇంద్రో వృత్రం ఇంద్రో వృత్రం వృత్రమింద్ర ఇంద్రో వృత్రమహన్నహన్ వృత్రమింద్ర ఇంద్రో వృత్రమహన్ వృత్రమహన్నహన్ వృత్రం వృత్రమహంతం తమహన్ వృత్రం వృత్రమహంతం హంతం తమహన్నహంతం వృత్రో వృత్రస్తమహన్నహంతం వృత్ర వృత్రో వృత్రస్తంతం వృత్రో హతో హతో వృత్రస్తంతం వృత్రో హత వృత్రో హతో హతో వృత్రో వృత్రో హతశ్రోడశభిశ్రోడశభిర్హతో వృత్రో వృత్రో హతశ్రోడశభిః హతశ్రోడశభిశ్రోడశభిర్హతో హతశ్రోడశభిర్భోగైర్భోగైశ్రోడశభిర్హతో ఏతామగ్నజేగ్నజ ఏతామగ్నజే ఏతామగ్నజేగ్నజ ఏతామేతామగ్నజే నీకవతే నీకవతేగ్నజ ఏతామేతామగ్నజే నీకవతే నీకవతే నీకవతేగ్నజేగ్నజే నీకవత ఆహుతిమాహుతిమనీకవతేగ్నజేగ్నజే నీకవత ఆహుతిమనీకవత ఆహుతిమాహుతిమనీకవతే నీకవత ఆహుతిమపశ్యత పశ్యతాహుతిమనీకవతే నీకవత ఆహుతిమపశ్యత అనీకవత ఇత్యనీక ఆహుతిమపశ్యత పశ్యతాహుతిమాహుతిమపశ్యత్తాంతామపశ్యత అవశ్యత్తాంతామపశ్యత్తామజుహోదజుహోత్తామపశ్యత్తామజుహోరామజుహోదజుహోత్తాంతామజుహోత్తస్య భాగధేయేన ప్రేత ప్రీతో భాగధేయేన స్వేన స్వేన భాగధేయేన ప్రీత భాగధేయేన ప్రీత ప్రీతో భాగధేయేన భాగధేయేన ప్రీత షోడశ వైశ్వకర్మణేన పాప్మన పాప్మనో వైశ్వకర్మణేనాదహరదహద్వైశ్వకర్మణేన పాప్మన వైశ్వకర్మణేన పాప్మన పాప్మనో వైశ్వకర్మణేన వైశ్వకర్మణేన పాప్మనో నిర్నిష్పాప్మనో వైశ్వకర్మణేన వైశ్వకర్మణేన పాప్మనోని వైశ్వకర్మణేనేతి వైశ్వకర్మణేన పాప్మనో నిర్నిష్పాప్మన పాప్మనో నిరముచ్యతముచ్యత నిష్పాప్మన పాప్మనో నిరముచ్యతముచ్యత ఆహుతిమాహుతిమనీకవతేనీకవతేగ్నజేయజ్ఞజేయజ్ఞజేయజ్ఞజేయజ్ఞజేయజ్ఞజేయజ్ఞజేయజ్ఞజేయజ్ఞజేయజ్ఞజేయజ్ఞజేయజ్ఞజేయజ్ఞజేయజ్ఞజేయజ్ఞజేయజ్ఞజేయజ్ఞజేయజ్ఞజేయజ్ఞజేయజ్ఞజేయజ్ఞజేయజ్ఞజేయజ్ఞజేయజ్ఞజేయజ్ఞజేయజ్ఞజేయజ్ఞజేయజ్ఞజేయజ్ఞజేయజ్ఞజేయజ్ఞజేయజ్ఞజేయజ్ఞజేయజ్ఞజేయజ్ఞజేయజ్ఞజేయజ్ఞజేయజ్ఞజేయజ్ఞజేయజ్ జుహోత్యగ్నిరగ్నిర్జుహోతి జుహోత్యగ్నిరేవైవాగ్నిర్జుహోతి జుహుయాజ్జుహుయాత్ తాజగ్ తాజగ్ జుహుయాజ్జుహుయాత్ తాజగే తాజకేవ తాజిద్యుహుయాజ్జుహుయాజకేవ తాజకేవ తాజక్ తాజకేవ పాప్మన పాప్మన ఏవ తాజక్ తాజకేవ పాప్మన ఏవ పాప్మన పాప్మన ఏవైవ పాప్మనో నిర్నిష్పాప్మన ఏవైవ పాప్మనోని పాప్మనో నిర్నిష్పాప్మన పాప్మనో నిర్ముచ్యతే ముచ్యతే నిష్పాప్మన పాప్మనో నిర్ముచ్యతే ముచ్యతే ముచ్యతే నిర్నిర్ముచ్యతే థో అథో ముచ్యతే నిర్నిర్ముచ్యతే థో ముచ్యతే థో అథో ముచ్యతే ముచ్యతే థో ఖలు ఖల్వథో ముచ్యతే ముచ్యతే థో ఖలు అథో ఖలు ఖల్వథో అథో ఖలు నానా ఖల్వథో అథో ఖలు నానా ఖలు ఖలు నైవైవ నానా ఖలు ఖలు నైవ నైవైవ నానా నైవ సూక్తాభ్యాగో సూక్తాభ్యామేవ నైవ సూక్తాభ్యాగో సూక్తాభ్యామేవైవ సూక్తాభ్యాంజుహోతి జుహోతి సూక్తాభ్యామేవైవ సూక్తాభ్యాంజుహోతి సూక్తాభ్యాంజుహోతి జుహోతి సూక్తాభ్యాగో సూక్తాభ్యాంజుహోతి నానా జుహోతి సూక్తాభ్యాగో సూక్తాభ్యాంజుహోతి నానా సూక్తాభ్యామితి సూక్తాభ్యాహోతి నానా జుహోతి జుహోతి నైవైవ నానా జుహోతి జుహోతి నైవ నైవైవ నానా నైవ సూక్తయో సూక్తయోరేవ నానా సూక్తయో సూక్తయో సూక్తయోరేవైవ సూక్తయో వీర్యం వీర్యగో సూక్తయోరేవైవ సూక్తయో వీర్యం సూక్తయోర్వీర్యం వీర్యగో సూక్తయో సూక్తయోర్వీర్యం దధాతి దధాతి వీర్యగో సూక్తయో సూక్తయోర్వీర్యం దధాతి సూక్తయోరితి సూక్తయో వీర్యం దధాతి దధాతి వీర్యం వీర్యం దధాత్యథో అథో దధాతి వీర్యం వీర్యం దధాత్యథో దధాత్యథో అథో దధాతి దధాత్యథో ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యా అథో దధాతి దధాత్యథో ప్రతిష్ఠిత్యై అథో ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యా అథో అథో ప్రతిష్ఠిత్యై అథో ఇత్యథో ప్రతిష్ఠిత్యా ఇది ప్రతిష్ఠిత్యై మే నముదే నముత్తరాముత్తరామే నముదే నముత్తరాన్నయనయోత్తరామేనయోత్తరాన్నయేదీతి నయోత్తరాముత్తరాన్నయేదీ సమిధ సమిధ ఇది నయ నయేతి సమిధ సమిధ సమిధ ఇది సమిధ ఆ సమిధ ఇది సమిధ సమిధ ఆ సమిధ సమిధ ఆ దధాతి సమిధ సమిధ భాగధేయం భాగధేయం కరోతి భాగధేయం కరోతి భాగధేయం కరోతి భాగధేయం భాగధేయం కరోతి భాగధేయం భాగధేయం కరోతి భాగధేయం భాగధేయం కరోతి భాగధేయం భాగధేయం కరోతి భాగధేయం భాగధేయం కరోతి భాగధేయం భాగధేయం కరోతి భాగధేయం భాగధేయం కరోతి భాగధేయం భాగధేయం కరోతి భాగధేయం భాగధేయం కరోతి భాగధేయం భాగధేయం కరోతి భాగధేయం భాగధేయం కరోతి భాగధేయం భాగధేయం కరోతి భాగధేయం భాగధేయం కరోతి భాగధేయం భాగధేయం కరోతి భాగధేయం భాగధేయం కరోతి భాగధేయం భాగధేయం కరోతి భాగధేయం భాగధేయం కరోతి భాగధేయం భాగధేయ కరోత్యౌదుంబరీ రౌదుంబరీ కరోతి కరోత్యౌదుంబరీర్భవంతి భవంతౌదుంబరీ కరోతి కరోత్యౌదుంబరీర్భవంతి ఔదుంబరీర్భవంతి భవంతౌదుంబరీ రౌదుంబరీర్భవంతోర్గోర్భవంతౌదుంబరీ రౌదుంబరీర్భవంతోర్భవంతి భవంతోర్వై వా ఊర్భవంతి భవంతోర్వై ఊర్వై వా ఊర్గోర్వా ఉదుంబర ఉదుంబరో వా ఊర్గోర్వా ఉదుంబర ఉదుంబర ఉదుంబరో వై వా ఉదుంబర ఊర్జమూర్జముదుంబరో వై వా ఉదుంబర ఊర్జం ఉదుంబర ఊర్జమోర్జముదుంబర ఉదుంబర ఊర్జమే వై ఓర్జముదుంబర ఉదుంబర ఊర్జమేవాజమే వై ఓర్జమూర్జమేవాస్మాస్మా ఏవోర్జమూర్జమేవాస్మై ఏవాస్మాస్మా ఏవైవాస్మైత్యస్మా ఏవైవాస్మా అస్మా అప్యప్యస్మా అస్మా అపి దధాతి దధాత్యప్యస్మా అస్మా అపి దధాతి అపి దధాతి దధాత్యప్యపి దధాత్యుదుద్దధాత్యప్యపి దధాత్యుదు దధాత్యుదుద్దధాతి దధాత్యుదు ఉద్దధాతి దధాత్యుదు ఉదువదుదుత్వా త్వవదుదుత్వా త్వవుత్వా విశ్వే విశ్వే త్వవుత్వా విశ్వే విశ్వే విశ్వే త్వా త్వా విశ్వే దేవా దేవా విశ్వే త్వా విశ్వే దేవా దేవా దేవా విశ్వే విశ్వే దేవా ఇదీతి దేవా విశ్వే విశ్వే దేవా ఇది దేవా ఇదీతి దేవా దేవా ఇత్యాహేది దేవా దేవా ఇత్యాహేది ఇత్యాహ ప్రాణా ప్రాణ ఆహేది ఇత్యాహ ప్రాణా ప్రాణ ప్రాణ ఆహ ప్రాణ వై వై ప్రాణ ఆహ ప్రాణ వై ప్రాణ వై వై ప్రాణ ప్రాణ వై విశ్వే విశ్వే వై ప్రాణ ప్రాణ వై విశ్వే ప్రాణ ఇది ప్రాణ విశ్వే విశ్వే వై వై విశ్వే దేవా దేవా విశ్వే వై వై విశ్వే దేవా దేవా దేవా విశ్వే విశ్వే దేవా ప్రాణై ప్రాణై దేవా విశ్వే విశ్వే దేవా ప్రాణై దేవా ప్రాణై ప్రాణై దేవా దేవా ప్రాణి రేవైవ ప్రాణి దేవా దేవా ప్రాణి రేవా ప్రాణి రేవైవ ప్రాణై ప్రాణై రేవైనమేనమేవ ప్రాణై ప్రాణై రేవైనం ప్రాణేరి దేవీరిత్యాహ దిశో దిశ ఆహేదీత్యాహ దిశః ఆహదిశో దిశ ఆహాహదిశోహి దిశ ఆహాహదిశోహి దిశోహి దిశో దిశోహ్యేష ఏష హి దిశో దిశోహ్యేషః ఏష ఏష హి కేషోన్మన్వేష హి కేషోనో ఏషోన్మన్వేష ఏషోను ప్రచ్యవతే ప్రచ్యవతేన్వేష ఏషోను ప్రచ్యవతే ప్రచ్యవతే ప్రచ్యవతేన్మను ప్రచ్యవతే పాప ప్రచ్యవతేన్మను ప్రచ్యవతే ప్రచ్యవతే పాప ప్రచ్యవతే ప్రచ్యవతే పామతి మమతిమప ప్రచ్యవతే ప్రచ్యవతే పామతి ప్రజ్ఞమద ఇది ప్రాచ్యవతే పామతి మమతిమ పాపామతి దుర్మతి దుర్మతి మమతిమ పాపామతి దుర్మతి మమతి దుర్మతి దుర్మతి మమతి మమతి దుర్మతి బాధమానా బాధమానా దుర్మతి మమతి మమతి దుర్మతి బాధమానా బాధమానా బాధమానా దుర్మతి దుర్మతి బాధమానా ఇది బాధమానా దుర్మతి దుర్మతి బాధమానా ఇది దుర్మతిమితి మతి బాధమానా ఇది బాధమానా బాధమానా ఇత్యాహ హేది బాధమానా బాధమానా ఇత్యాహ ఇత్యాహ హేదీత్యాహ రక్షసా గో రక్షసా మాహేదీత్యాహ రక్షసా రక్షసా గో రక్షసా మాహ రక్షసామపహత్యా అపహత్యే రక్షసా మాహ రక్షసామపహత్యే రక్షసామపహత్యా అపహత్యే రక్షసా గో రక్షసామపహత్యే రాజో రాజోపహత్యే రక్షసా గో రక్షసామపహత్యే రాజాపహత్యే రాజో రాజోపహత్యా అపహత్యే రాజస్పోషే పోషే రాజోపహత్యా అపహత్యే రాజస్పోషే అపహత్యా ఇత్యపహత్యే రాజస్పోషే పోషే రాజో రాజస్పోషే యజ్ఞపతి యజ్ఞపతిం పోషే రాజో రాజస్పోషే యజ్ఞపతిం పోషే యజ్ఞపతి యజ్ఞపతిం పోషే పోషే యజ్ఞపతి మా భజంతి రా భజంతి యజ్ఞపతిం పోషే పోషే యజ్ఞపతి మా భజంతి యజ్ఞపతి మా భజంతి రా భజంతి యజ్ఞపతి యజ్ఞపతి మా భజంతిరితి త్యా భజంతి యజ్ఞపతి యజ్ఞపతి మా భజంతిరితి యజ్ఞపతిమితి యజ్ఞపతిం భజంతేరితిభజంతి రాభజంతేరిత్యాహేత్యాభజంతి రాభజంతేరిత్యాహ భజంతేరిత్యా భజంతే ఆహేదీత్యాహ పశవః పశవ ఆహేదీత్యాహ పశవః పశవః పశవ ఆహాహ పశవో వై వై పశవ ఆహాహ పశవో వై పశవో వై వై పశవః పశవో వై రాజో రాజో వై పశవః పశవో వై రాజః వై రాజో రాజో వై వై రాజస్పోష పోషో రాజో వై వై రాజస్పోషః రాజస్పో పోష పోషో రాజో రాజస్పోష పశూన్ పశూన్ పోషో రాజో రాజస్పోష పశూన్ పశూన్ పశూన్ పోష పోష పశూనేవ పశూన్ పోష పోష పశూనేవ పశూనేవ పశూన్ పశూనేవా పశూన్ పశూనేవా వై వై వరుంధే రుంధే వై వై వరుంధే రుంధే వరుంధే షడ్భిషడ్భీరుంధే వరుంధే షడ్భి షడ్భిషడ్భీరుంధే రుంధే షడ్భిర్హరతి హరతి షడ్భీరుంధే రుంధే షడ్భిర్హరతి షడ్భిర్హరతి హరతి షడ్భిర్షడ్భిర్హరతి షట్షడ్ధరతి షడ్భిషడ్భిర్హరతి షట్ షడ్భిరితి షడ్భి షట్షడ్ధరతి హరతి షట్ వై వై షట్ధరతి హరతి షట్ వై వై వై షట్షడ్వా అర్థమ అర్థమో వై షట్షడ్వా అర్థమః అర్థమర్థమో వై వా అర్థమ ఋతుభిర్ఋతుభిర్ఋతమో వై వా అర్థమ ఋతుభిః అర్థమ ఋతుభిర్ఋతుభిర్ఋతమ అర్థమ ఋతుభిరే వై వర్తుభిర్ఋతమ అర్థమ ఋతుభిరే వై వర్తుభిర్ఋతుభిరే వై నమే నమే ర్తుభిరేవైనర్తుర్తోమేనమేవైనగోహరతి హరత్యేన మే వై వైనగో హరతి ఏనగో హరతి హరత్యేన మేనగో హరతి హరత్యేన మేనగో హరతి ద్వే హరతి హరతి ద్వే పరిగృహ్యవతి పరిగృహ్యవతి ద్వే హరతి హరతి ద్వే పరిగృహ్యవతి ద్వే పరిగృహ్యవతి పరిగృహ్యవతి ద్వే ద్వే పరిగృహ్యవతి భవతో భవతః పరిగృహ్యవతి ద్వే ద్వే పరిగృహ్యవతి భవతః పరిగృహ్యవతి భవతో భవతః పరిగృహ్యవతి పరిగృహ్యవతి భవతో రక్షసా గో రక్షసాం భవతః పరిగృహ్యవతి పరిగృహ్యవతి భవతో రక్షసా పరిగృహ్యవతి ఇది పరిగృహ్యవతి భవతో రక్షసా గో రక్షసాం భవతో భవతో రక్షసామపహత్యా అపహత్యే రక్షసాం భవతో భవతో రక్షసామపహత్యే రక్షసామపహత్యా అపహత్యే రక్షసా గో రక్షసామపహత్యే సూర్యరశ్మి సూర్యరశ్మిరపహత్యే రక్షసా గో రక్షసామపహత్యే సూర్యరశ్మి అపహత్యే సూర్యరశ్మి సూర్యరశ్మిరపహత్యా అపహత్యే సూర్యరశ్మిర హరికేశో హరికేశ సూర్యరశ్మిరపహత్యా అపహత్యే సూర్యరశ్మిర హరికేశ అపహత్యా ఇత్యపహతి. సూర్యరశ్మిర్హరికేశో హరికేశ సూర్యరశ్మి సూర్యరశ్మిర్హరికేశ పురస్తాత్ పురస్తాద్ధరికేశ సూర్యరశ్మి సూర్యరశ్మిర్హరికేశ పురస్తాత్. సూర్యరశ్మి సూర్యరశ్మి హరికేశ పురస్తాత్ పురస్తాద్ధరికేశో హరికేశ పురస్తాదితి పురస్తాద్ధరికేశో హరికేశ పురస్తాదితి. హరికేశ ఇది హరికేశ పురస్తాదితి పురస్తాత్ పురస్తాదిత్యా హేతి పురస్తాత్ పురస్తాదిత్యా హేదిత్యా ప్రసూత్యై ప్రసూత్యా హేదిత్యా ప్రసూత్యై అహ ప్రసూత్యై ప్రసూత్యా అహ ప్రసూత్యై తతస్తః ప్రసూత్యా అహ ప్రసూత్యై తతః ప్రసూత్యై తతస్తః ప్రసూత్యై ప్రసూత్యై తతః పావకాః పావకాస్తతః ప్రసూత్యై ప్రసూత్యై తతః పావకాః ప్రసూత్యా ఇది ప్రసూత్యై ప్రతిరథస్య ప్రతిరథత్వం ప్రతిరథస్య తత్తద ప్రతిరథస్య ప్రతిరథత్వం ప్రతిరథస్య ప్రతిరథత్వం ప్రతిరథస్య ప్రతిరథత్వం ప్రతిరథస్య ప్రతిరథత్వం ప్రతిరథస్య ప్రతిరథత్వం ప్రతిరథస్య ప్రతిరథత్వం ప్రతిరథస్య ప్రతిరథత్వం ప్రతిరథస్య ప్రతిరథత్వం ప్రతిరథస్య ప్రతిరథత్వం ప్రతిరథస్య ప్రతిరథత్వం ప్రతిరథస్య ప్రతిరథత్వం ప్రతిరథస్య ప్రతిరథత్వం ప్రతిరథస్య ప్రతిరథత్వం ప్రతిరథస్య ప్రతిరథత్వం ప్రతిరథస్య ప్రతిర ప్రతిరథమప్రతిరథం యద్యద ప్రతిరథం ద్వితీయో ద్వితీయో ప్రతిరథం యద్యద ప్రతిరథం ద్వితీయః ప్రతిరథం ద్వితీయో ద్వితీయో ప్రతిరథమప్రతిరథం ద్వితీయో హోతా హోతా ద్వితీయో ప్రతిరథమప్రతిరథం ద్వితీయో హోతా ప్రతిరథమిత్యప్రతిరథం విరాడన్నం విరాడ్ విరాడన్నం విరాట్ విరాడి విరాట్ విరాడం విరాట్ విరాడం నమన్నం విరాట్ విరాజి విరాజి విరాడం నమన్నం విరాట్ విరాజి విరాట్ విరాజి విరాజి విరాట్ విరాట్ విరాజ్యేవ విరాజి విరాట్ విరాట్ విరాజ్యేవ విరాడి విరాజ్యేవ విరాజి విరాజ్యేవాన్నాద్యేనాద్య విరాజి విరాజ్యేవాన్నాద్యే విరాజీతి విరాజీ ఏవాన్నాద్యేనాద్య ఏవైవాన్నాద్యే ప్రతి ప్రత్యన్నాద్య ఏవైవాన్నాద్యే ప్రతి నాద్యే ప్రతి ప్రత్యన్నాద్యేనాద్యే ప్రతిష్టది తిష్టది ప్రత్యన్నాద్యేనాద్యే ప్రతిష్టది అన్నాద్య ఇత్యన్నా అద్యే ప్రతిష్టది తిష్టది ప్రతి ప్రతిష్టత్య సదసత్తిష్టది ప్రతి ప్రతిష్టత్య సదే తద్య సదసత్తిష్టది తిష్టత్య సది వేవాసత్తిష్టది తిష్టత్య సది సది వేవా సదసది వవైవ ఇవ సదసది వవై వవైవ ఇవే వవ అంతరిక్షమంతరిక్షం వా ఇవే వవ అంతరిక్షం వా అంతరిక్షమంతరిక్షం వైవ అంతరిక్షమివే అంతరిక్షమంతరిక్షం అంతరిక్షమివే వాంతరిక్షమంతరిక్షమివాగ్ని ఏత్రమాగ్ని ఏత్రమివాంతరిక్షమంతరిక్షమివాగ్ని ఏత్రం ఇవాగ్ని ఏత్రమాగ్ని ఏత్రమివేవాగ్ని ఏత్రమాగ్ని ఏత్రాగ్ని ఏత్రాగ్ని ఏత్రమివేవాగ్ని ఏత్రమాగ్ని ఏంద్రేగ్ని ఏత్రమాగ్ని ఏత్రాగ్ని ఏత్రాగ్ని ఏత్రమాగ్ని ఏత్రమాగ్ని ఏత్రేష్మానమశ్మానమాగ్ని ఏత్ర ఆగ్ని ఏత్రమాగ్ని ఏత్రమాగ్ని ఏత్రేష్మానం అగ్ని ఏత్రమిత్యాగ్ని ఇద్రం అగ్ని ఏత్రేష్మానమశ్మానమాగ్ని ఏత్ర ఆగ్ని ఏత్రేష్మానం నిన్యష్మానమాగ్ని ఏత్ర ఆగ్ని ఏత్రేష్మానీ అగ్ని ఏత్రైత్యాగ్ని ఇద్రేష్మానం నిన్యష్మానమశ్మానం నిదధాది దాది న్యష్మానమశ్మానం నిదధాది వరుంధే వరుంధే వరుంధే వరుంధే వరుంధే తదసృష్ట रुन्धे वावरुन्धे चतुर्भिः चतुर्भिश्चतुर्भिरुन्धे रुन्धे चतुर्भिराचतुर्भिरुन्धे रुन्धे చతుర్భిరాచతుర్భిశ్చతుర్భిరాపుచ్చాపుచ్చాదాచతుర్భిశ్చతుర్భిరాపుచ్చాదేతేతిపుచ్చాదాపుచ్చాదేతి ఛందాగుంసి ఛందోభిరేవేంద్రమింద్రమేవేంద్రమేవేంద్రం విశ్వా విశ్వా ఇంద్రమే వైవేంద్రం విశ్వా విశ్వా ఇంద్రమింద్రం విశ్వా అవీవృధన్ అవీవృధన్ విశ్వా ఇంద్రమింద్రం విశ్వా అవీవృధన్ విశ్వా అవీవృధన్ అవీవృధన్ విశ్వా విశ్వా అవీవృధన్ నితీత్యవీవృధన్ విశ్వా విశ్వా అవీవృధన్ నితి అవీవృధన్ నితీత్యవీవృధన్ అవీవృధన్ నిత్యాహేత్యవీవృధన్ అవీవృధన్ నిత్యాహేదీత్యాహవృద్ధిం వృద్ధిమాహేదీత్యాహవృద్ధిం ఆవృద్ధిం వృద్ధిమాహవృద్ధిమేవైవ వృద్ధిమాహవృద్ధిమేవ వృద్ధిమేవైవృద్ధిం వృద్ధిమేవోపావర్తత ఉపావర్తత ఏవ వృద్ధిం వృద్ధిమేవోపావర్తతేవోపావర్తత ఉపావర్తత ఏవైవోపావర్తతే వాజానాం వాజానాముపావర్తత ఏవైవోపావర్తతే వాజానాపావర్తతే వాజానాం వాజానాముపావర్తత ఉపావర్తతే వాజానాగుంసత్పతి పుంసత్పతిం వాజానాముపావర్తత ఉపావర్తతే వాజానాగుంసత్పతిం ఉపావర్తత ఇత్యుపా ఆవర్తతే వాజానాగుంసత్పతి పుంసత్పతిం వాజానాం వాజానాగుంసత్పతిం పదిం పదిగుంసత్పతిం వాజానాం వాజానాగుంసత్పతిం పదిం పశోన్ పశోనేవైవ పశోనాత్మన్ ఆత్మన్ పశోన్ పశోనాత్మన్ ధత్తే ధత్త ఆత్మన్ పశోన్ పశోనాత్మన్ ధత్తే ఆత్మన్ ధత్తే ధత్త ఆత్మన్ ఆత్మన్ ధత్తే యక్షత్ యక్షత్ ధత్త ఆత్మన్ ఆత్మన్ ధత్తే యక్షత్ యక్షత్ యక్షత్ ధత్తే ధత్తే యక్ష అగ్నిరగ్నిర్యక్షత్ ధత్తే దత్తే దత్తే యక్షదగ్ని యక్షదగ్నిరగ్నిర్యక్షదక్షదగ్నిర్దేవో దేవో అగ్నిర్యక్షద్యక్షదగ్నిర్దేవః అగ్నిర్దేవో దేవో అగ్నిరగ్నిర్దేవో దేవాన్ దేవాన్ దేవో అగ్నిరగ్నిర్దేవో దేవాన్ దేవో దేవాన్ దేవాన్ దేవో దేవో దేవాగు ఆ దేవాన్ దేవో దేవో దేవాగు ఆ దేవాగు ఆ దేవాన్ దేవాగు ఆచ దేవాన్ దేవాగు ఆచ్చవక్షవక్షవక్షవక్షవక్షదితిహేతివక్షవక్షదిత్యాహేతివక్షవక్షదిత్యాహేతిత్యాహ స్వగాకృత్యై స్వగాకృత్యా ఆహేదిత్యాహ స్వగాకృత్యై స్వగాకృత్యై స్వగాకృత్యా ఆహ స్వగాకృత్యై వాజస్య వాజస్య స్వగాకృత్యా ఆహ స్వగాకృత్యై వాజస్య స్వగాకృత్యై వాజస్య వాజస్య స్వగాకృత్యై స్వగాకృత్యై వాజస్య మామా వాజస్య స్వగాకృత్యై స్వగాకృత్యై వాజస్య మాగాకృత్యా ఇది స్వగాకృత్యై వాజస్య మామా వాజస్య వాజస్య మా ప్రసవేన ప్రసవేన మా వాజస్య వాజస్య మా ప్రసవేన ప్రసవేన ప్రసవేన మామా ప్రసవేనో గ్రాభేణో గ్రాభేణ ప్రసవేన మామా ప్రసవేనో గ్రాభేణ ప్రసవేనో గ్రాభేణో గ్రాభేణ ప్రసవేన ప్రసవేనో గ్రాభేణో దుదుగ్రాభేణ ప్రసవేన ప్రసవేనో గ్రాభేణో సవేనేది ప్రసవేన గ్రాభేణో దుదుగ్రాభేణో గ్రాభేణో దగ్రభీదగ్రభీ దుదుగ్రాభేణో గ్రాభేణో దగ్రభీద్ గ్రాభేణేత్యుత గ్రాభేణ ్రభేదిత్యగ్రభేదిత్యాహేత్యగ్రభేదగ్రభేదిత్యాహేత్యగ్రభేదగ్రభేదిత్యాహేత్యగ్రభేదగ్రభేదిత్యాహేత్యాహ సవసవాహేదిత్యాహాసౌ అసౌ వైవ అసావసౌ వా ఆదిత్య ఆదిత్యో వా అసావసౌ వా ఆదిత్య ఆదిత్య ఆదిత్యో వైవ ఆదిత్య ఉద్యన్ నృత్యన్నాదిత్యో వైవ ఆదిత్య ఉద్యన్ ఆదిత్య ఉద్యన్ నృత్యన్నాదిత్య ఆదిత్య ఉద్యన్ను గ్రాభ ఉద్గ్రాభ ఉద్యన్నాదిత్య ఆదిత్య ఉద్యన్ను గ్రాభ ఉద్యన్నుద్గ్రాభ ఉద్గ్రాభ ఉద్యన్ నృత్యన్నుద్గ్రాభ ఏష ఏష ఉద్గ్రాభ ఉద్యన్ నృత్యన్నుద్గ్రాభ ఏష ్రాభ ఏష ఏష ఉద్గ్రాభ ఉద్గ్రాభ ఏష నిమ్రోజన్ నిమ్రోజన్నేష ఉద్గ్రాభ ఉద్గ్రాభ ఏష నిమ్రోజన్ గ్రాభ ఇత్యుత్ గ్రాభ ఏష నిమ్రోజన్ నిమ్రోజన్నేష ఏష నిమ్రోజన్ నిగ్రాభో నిగ్రాభో నిమ్రోజన్నేష ఏష నిమ్రోజన్ నిగ్రాభ నిమ్రోజన్ నిగ్రాభో నిగ్రాభో నిమ్రోజన్ నిమ్రోజన్ నిగ్రాభో బ్రహ్మణ బ్రహ్మణ నిగ్రాభో నిమ్రోజన్ నిమ్రోజన్ నిగ్రాభో బ్రహ్మణ నిమ్రోజన్నితి నిమ్రోజన్నో నిగ్రాభో బ్రహ్మణ బ్రహ్మణ నిగ్రాభో నిగ్రాభో బ్రహ్మణైవైవ బ్రహ్మణ నిగ్రాభో నిగ్రాభో బ్రహ్మణైవ నిగ్రాభ ఇతి నిగ్రాభ బ్రహ్మణైవైవ బ్రహ్మణ బ్రహ్మణైవాత్మానమాత్మానమేవ బ్రహ్మణ బ్రహ్మణైవాత్మానం ఏవాత్మానమాత్మానమేవైవాత్మానమృణ్ణాత్యాత్మానమేవైవాత్మానమృణ్ణాతి ఆత్మానమృణ్ణాత్యుగృణ్ణాత్యాత్మానమాత్మానమృణ్ణాది బ్రహ్మణ బ్రహ్మణో గృహ్ణాత్యాత్మానమాత్మానమృణ్ణాది బ్రహ్మణ గృహ్ణాది బ్రహ్మణ బ్రహ్మణో గృహ్ణాత్యుగృణ్ణాది బ్రహ్మణ భ్రాతృవ్యం భ్రాతృవ్యం బ్రహ్మణో గృహ్ణాత్యుగృణ్ణాది బ్రహ్మణ భ్రాతృవ్యం గృహ్ణాదిత్యుత్ గృహ్ణాది బ్రహ్మణ భ్రాతృవ్యం భ్రాతృవ్యం బ్రహ్మణ బ్రహ్మణ భ్రాతృవ్యం భ్రాతృవ్యం బ్రహ్మణ బ్రహ్మణ భ్రాతృవ్యన్ని భ్రాతృవ్యన్ని భ్రాతృవ్యం భ్రాతృవ్యన్ని గృహ్ణాది గృహ్ణాదిని భ్రాతృవ్యం భ్రాతృవ్యన్ని గృహ్ణాది గృహ్ణాది గృహ్ణాదిని గృహ్ణాది గృహ్ణాది గృహ్ణాది